రక్తం రెండవ భాగం. ఇవన్నీ చూసిన గ్రీకు తాత్వికుడు అరిస్టాటిల్కి గుండె తెగ నచ్చేసింది. మనిషిలో ఆలోచనలు గుండెలోంచే పుడతాయని ఈ పెద్ద మనిషి ఊహించుకున్నాడు. అక్కడే పప్పులో కాలేశాడని మనందరికీ తెలుసు. అలాగని గుండె ముఖ్యమైన అంగం కాదని మాత్రం అనం. అసలు శరీరంలో ఎక్కడైనా ఏం జరుగుతోందో ఎలా తెలుసుకోవడం? సజీవమైన దేహాన్ని కోసి లోపలికి తొంగి చూడటం అయ్యే పని కాదు. కానీ మృత కళేబరాన్ని కోసి లోపలి అంశాలని పరిశీలించవచ్చు. కానీ ప్రాచీన కాలంలో అలాంటి పరిచ్ఛేదం కూడా ఘోరమైన పాపం అని అంతా అనుకునేవాళ్ళు. కానీ మనుషులకి ఆహారం కోసం కానీ, దేవతలకి ఆహుతిగా కానీ జంతువుల్ని మాత్రం నిస్సంకోచంగా కోసేవారు. జంతువులని కసాయివాళ్ళు రోజూ కోస్తూ ఉంటారు. కానీ జంతు అవయవాల అంతరంగ నిర్మాణం మీద వారికి పెద్దగా ధ్యాస ఉండదు. ఆహారానికో అమ్మకానికో ఆ అవయవాలని సిద్ధం చేయడం మీదే వారి ధ్యాస. జంతువులని దేవతలకు బలి చేసే అర్చకులకి కొన్నిసార్లు వాటి అంగాల మీదకి ధ్యాస పోతుంది. అంగాల ఆకృతిని బట్టి భవిష్యత్తు చెప్పొచ్చని వారి నమ్మకం. అయితే ఈ జ్యోస్యం చెప్పే కార్యక్రమం ఎక్కువసేపు నడిచేది కాదు. కాబట్టి జంతు నిర్మాణాన్ని శ్రద్ధగా చదవటానికి సమయం ఉండేది కాదు. పోనీ అలాగే చేసినా కూడా మనిషి అంగాలకి జంతువుల అంగాలకి మధ్య చాలా తేడా ఉంది. అరిస్టాటిల్ కాలం వరకు మానవ శరీరాన్ని శాస్త్రవేత్తలు పెద్దగా అధ్యయనం చేయలేదు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఒక పెద్ద విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించారు. దానిని మ్యూజియం అనేవాళ్ళు. అందులో క్రీస్తు పూర్వము 300 నుండి 250 నడిమి ప్రాంతాలలో మృత కళేబరాల పరిచ్ఛేదాలు జరిగేవి. మానవ శరీర నిర్మాణ అధ్యయనం మొదలయ్యింది. దీనికే అనాటమీ అని పేరు పెట్టారు. అనాటమీ అంటే గ్రీకు భాషలో ముక్కలు కోయడం అని అర్థం. రమారమి క్రీస్తు పూర్వం 300 కాలంలో గ్రీకు వైద్యుడు ప్రాక్సాగొరాన్ గుండెకి కొన్ని గొట్టాలు తగిలించి ఉన్నాయన్న విషయం గమనించాడు. ఈ గొట్టాలలో కొన్ని రక్తంతో నిండి ఉన్నాయి. వీటికి వెయిన్స్ అని పేరు పెట్టాడు. గుండెకి మరో రకం గొట్టం కూడా తగిలించి ఉంది. కానీ అది ఖాళీగా ఉంది. అందులో గాలి మాత్రమే ఉంది. ఈ గొట్టాలు శరీరంలో వివిధ భాగాలకి గాలిని సరఫరా చేస్తాయని అనుకున్నారు పాపం ప్రాక్సాగొరాస్. వీటికి ఆర్టరీస్ అని పేరు పెట్టాడు. గాలి సరఫరా చేసేది అన్న అర్థం గల గ్రీకు పదాల నుండి ఇది వచ్చింది. ఆ విధంగా విస్తృతంగా పరిచ్ఛేదాలు చేసి శరీరంలో ధమనులు ఎక్కడెక్కడ ఉంటాయో వైద్యులు తెలుసుకున్నారు. ప్రాక్సాగొరస్ శిష్యుడు హీరోఫైలస్ మరో ముఖ్యమైన సత్యాన్ని కూడా తెలుసుకున్నాడు. చర్మానికి దగ్గరగా ఉన్న ధమనులని తాకితే అక్కడ అడుగున ఏదో కొట్టుకుంటున్నట్లు, అక్కడో బుల్లి గుండె ఉన్నట్లు అనిపిస్తుంది. స్పర్శ చేత తెలిసే ఆ స్పందనకి పల్స్ అని పేరు పెట్టాడు. కాబట్టి ధమనులు కూడా సిరలలాగానే రక్తాన్నే ప్రసారం చేస్తాయని అనుకున్నాడు హీరోఫైలస్. మరి అది నిజమే కదా. గుండె రక్తాన్ని ధమనులలోకి తోస్తుంది. గుండె కొట్టుకున్న ప్రతిసారి దట్టమైన గోడలున్న ధమనిలో నుంచి రక్తం ముందుకి తోయబడుతుంది. అలా బలంగా రక్తం ముందుకి తోసుకుపోతుంటే ధమని గోడలు వ్యాకోచిస్తాయి. రక్తం దాటిపోగానే తిరిగి సంకోచిస్తాయి. ఈ సంకోచ వ్యాకోచాల వల్లే ధమనిలో స్పందన పుడుతుంది. సిరల గోడలు మరింత సన్నగా ఉంటాయి. అందులో రక్తం ప్రశాంతంగా ప్రస్ఫుటమైన స్పందన లేకుండా ప్రవహిస్తుంది.